ఇప్పుడు ఆపదలోనున్న మా పనులనన్నిటినీ చక్కబరుచుము. నీ అనంత గుణరూపములద్భుతములు మేము వాని నెరుగజాలము. మా భయమును తొలగింపుము. మమ్ము రక్షించుటకు నీవే సమర్థురాలవు. శత్రు సంహారమునకై నీకు ఆయుధము లక్కర్లేదు. నీవు లోకోపకారమునకే యుద్ధము చేయుదువు. ఈ సర్వ ప్రపంచమునకు నీవే మూలకారణము. ప్రమాణము కూడా నీవే. సృష్టికి ముందు త్రిమూర్తులను కన్న తల్లివి నీవే కదా. కనుక నీ జగత్తులన్నిటికీ జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే పూజింపబడి వారికి దివ్య శక్తులనిచ్చిన దానవు. నీవు లగ్న కీర్తి పుష్టికాంత్యాది రూపమైన దానవు అని ఈ విధముగా దేవతలెల్లరును పరదేవతను స్తుతించిరి. అంతటా ఆ దేవి శరీరము నుండి ఒక దివ్య తేజోరూపము వెలువడెను. ఆ మహోజ్వల రూపము పార్వతీ శరీరము నుండి వెలువడినది. అందుచేతనే ఆమెకు కాళికాయని పేరు వచ్చినది. తరువాత పార్వతి నలుపు రంగును ధరించి కౌశికి అను పేరు పొందెను. కాళికాదేవి నల్లని వర్ణముతో ఘోర రూపముతో భయంకరముగా నుండెను. రాక్షసులకు భయమును కలిగించుచు భక్తుల కోరికలను నెరవేర్చుచు కాళరాత్రియను పేరుతో ప్రసిద్ధి చెందినది. ఆ కాళికాంబా రూపము లావణ్య పరిపూర్ణమై సుమనోహరమై సమస్త భూషణములతో వెలుగొందెను. అప్పుడామె దేవతలతో ఇట్లనెను. దేవతలారా, మీరు భయపడవలదు. విచారింప పని లేదు. నేను మీ శత్రువుల నిప్పుడే సంహరింతును. మీ కార్యమును తప్పక నెరవేర్తును. మీ క్షేమము కొరకు యుద్ధము చేసి శుంభ నిశుంభులను సంహరించదను అని దేవతలను ఊరడించి యాజగదేకమాత మధుర కంఠస్వరముతో అమరగానమునర్చెను. ఆ గానమాధుర్యమునకు పశుపక్ష్యాదులు సైతము పారవస్యము నొందినవి. దేవతలు పరమానందము నొందిరి. అప్పుడు శుంభుని సేవకులు చండముండులను రాక్షసులు స్వేచ్ఛగా తిరుగుచుండిరి. వారు గానము చేయు అంబికా రూపమును ఆ దేవి సమీపమందున్న కాళికను సందర్శించిరి. వారు ఆమె రూపలావణ్యమూల ఆశ్చర్యపడి శంభుని వద్దకు వెళ్ళి రాక్షసరాజు వద్ద తలయొగ్గి దోసలించి ఇట్లు పలికిరి. రాజా, ఒక కామిని దివ్య సౌందర్యవతిగా కనిపించుచున్నది. ఆమె పవిత్ర హిమాలయము నుండి దిగి వచ్చినది. సర్వ శుభ లక్షణములతో వెలగొందుచు సింహముపై కూర్చొనియున్నది. ఆమె మధురగానమునకు పరవశములై మృగములు కూడా ఆమె సమీపమున నిలిచియున్నవి. ఆమె ఎవరి కూతురో ఎందుకు వచ్చినదో తెలియదు. నీవామెను భార్యగా చేసికొనుము. ఆమె నీ కన్ని విధముల తగిన యువతి. అట్టి స్త్రీ లోకమందెచ్చటనూ లేదు. నీవు దేవతలనందరును జయించి వారి అమూల్య వస్తువులను తెచ్చుకొంటివి. ఈ కాంతారత్నము నీ గృహమందున్న నాడే తక్కిన వస్తువులకు విలువయుండును. ఈమెను నీ దానిగా చేసికొనుట ఎంతేని ఆవశ్యకము అను ఈ మాటలు విని శుంభుడు సమీపమందున్న సుగ్రీవుడను వానితో ఇట్లు పలికెను. దేవీ వద్దకు సుగ్రీవుని రాయబారము. సుగ్రీవా, నీవు నాకు దూతగా వెళ్ళి ఆమె నన్ను ప్రేమించునట్లు వ్యవహారము నడుపుము. స్త్రీల విషయమున సామధానోపాయములు రెండును ప్రయోగింపదగినవి. భేదోపాయము వలన రసాభాసము దండోపాయము వలన రసభంగమును కలుగును కనుక నవి ప్రయోగింపదగినవి కావని పండితులనుచున్నారు అని పలికెను. శుంభుని ఈ మాటలను విని సుగ్రీవుడు అంబికయున్న చోటికి వెళ్ళెను. సింహవాహనముపై కూర్చొనియున్న జగదంబికకు దోసిలొగ్గి ఇట్టు పలికెను, సుందరీ, శుంభుడను రాక్షసరాజు అందగాడు. నీయందచందాలు విని ఆ మహాత్ముడిప్పుడు నన్ను నీ వద్దకు పంపినాడు. అతడు నమస్కరించి నీతో చెప్పుమని నా మాటల నాలకింపుము నేను దేవతలనందరును జయించితిని. ముల్లోకములకును ప్రస్తుతము రాజును నేనే. నేనిక్కడనేయుండి దేవతలకు సమర్పించు హవిర్భాగములను స్వీకరించుచున్నాను. స్వర్గమందలి రత్నములన్నీయు నా వద్దనేయున్నవి. దేవతలు రాక్షసులు అందరూ నా యాజ్ఞకు బద్ధులే. నీ యందచందాలను విని నీకు దాసుడనైతిని. నీకు వసుడనై నీ వాజ్ఞాపించినట్లు నడిచెదను. ఓ సుందరీ, మన్మథ బాణముల కోర్వలేని నన్ను రక్షింపుము. నన్ను సేవించి నీవు ముల్లోకములకు యజమానురాలవగుము. సమస్త భోగములను అనుభవింపుము. నేను దేవతల వలన కాని రాక్షసుల వలన కాని మనుష్యుల వలన కాని చచ్చువాడను కాను. నీకిష్టమైన చోట విహరించుము. ఇవి మా రాజు మాటలు. ఓ తరుణీ, ఈ మాటలను విచారించి నీవు ప్రేమతో మధురమైన మాటలను పలుకుము. ఆ మాటను వెంటనే మా రాజునకు తెలియజేయుదును అని పలుకగా దూత మాటలకు చిరునవ్వుతో దేవీ దేవతల పని సాధించుటకై మధురముగా ఇట్లు పలికెను. శుంభుని రాక్షసులకు రాజుగాను దేవతలను బలవంతుడగు నిశుంభుని జయించిన వానిగాను వినియున్నాను. అట్టి మహారాక్షసుని చూడదలచియే వచ్చినాను. రత్నము తన శోభను పెంచుకొనుటకై బంగారమును చేరునుగదా. అట్లే నాకు తగినవానిగా శుంభుని భావించి ఇక్కడకు వచ్చితిని. లోకములో దేవగంధర్వ రాక్షసాదులనందరినీ చూచి వారందరినీ జయించిన వాడగుటచే శుంభుడు తగినవాడని ఇక్కడకు వచ్చితిని. అయితే నా వివాహమునకు ఒక నియమమున్నది. చిన్నతనములో చెలికత్తెలతో ఆడుకొనుచు నా శరీర బలమును బట్టి గర్వముతో నన్ను యుద్ధములో జయించిన వానినే నేను వివాహమాడెదనని ప్రతిజ్ఞ చేసితిని. కనుక శుంభుని బలాబలముల చూచి వరించదను. కనుక శుంభుడు కాని అతని సోదరుడు కాని నన్ను జయించి వివాహము చేసికొనవచ్చునని ఆ సుందరునకు తెలియజేయుము. దేవి పలికిన మాటలు విని దూత ఆశ్చర్యపడి స్త్రీ స్వభావమైన సాహసము వలన పలుకుచున్నావు కాని ఇంద్రాది దేవతల నవలీలగా జయించిన వానితో యుద్ధము చేయగోరుచున్నావా? మూడు లోకములలోనూ శుంభుని జయించు వీరుడు లేడు. ఓ సుందరి, ఆలోచించకుండా మాట్లాడకూడదు. తన బలమును ప్రతియోధుని బలమును తెలుసుకొని సమయోచితముగా మాట్లాడవలెను. మూడు లోకములకు అధిపతి అయిన శుంభుడు నీ రూపమును విని మోహముతోనున్నాడు. నిన్ను ప్రార్థిస్తున్నాడు. కనుక నీవు మూర్ఖ స్వభావమును విడిచి నా మాట మన్నించి శుంభునిగాని నిశుంభునిగాని సేవించుము. ఒకవేళ నీవు అతని వద్దకు రాని ఎడల అతడు కోపించి సేవకులను పంపి బలాత్కారముగా నిన్ను తన వద్దకు రప్పించుకొనును. ఆ సేవకులు నిన్ను జుట్టు పట్టుకొని లాగుకొని పోయి రాజు ముందుంచెదరు. నీవు అభిమానవతివి, సాహసము చేయవలదు.